స్వప్రయత్న ప్రాధాన్యము ఋణమోచనకర్తారః పితుస్పత్తి సుతాదయః బద్ధమోచనకర్తాతు స్వస్మాదన్యో న విద్యతే. 53. పితు తండ్రి యొక్క ఋణమోచనకర్తార ఋణమును తొలగించడు, సుతాదయః పుత్రులు మొదలగువారు సంతి ఉందురు తు. కాని స్వస్మాత్ తనకంటే అన్యం ఇతరుడైన బద్ధమోచనకర్తాతు బంధమోచనము చేయువారు మాత్రము కశ్చన ఎప్పుతును నలేదు. 88. శ్రీవిషేక చూడామణి, ఈ లోకమున తండ్రి చేసిన ఋణమును తీర్చు పుత్రపౌత్రాదులుండవచ్చును. వారు పుత్రులను కనుట ద్వారాగాని తండ్రి వాక్యమును పాలించుటచేగాని ధనమును సమర్పించుటచేగాని తండ్రిని శాస్త్రీయ ఋణము నుండి పితృనాధికము గాని లౌకిక ఋణము నుండి గాని విడిపింపవచ్చును. బద్ధమోచనకర్తాతు అహంకారము మొదలు దేహము వరకును గల అనాత్మబంధము నుండి విడిపించువాడు మాత్రము తనకంటే భిన్నుడెవ్వడునూ ఉండదు. అనాత్మేగు అంతఃకరణాది విషయమున తనకు గల అధ్యాసమును పోగొట్టకలిగినవాడు తానే కాని మరి ఎవ్వడునూ ఉండడని భావము. తనకు ఒక వస్తువును గూర్చిన ప్రత్యక్ష భ్రము ఏర్పడినప్పుడు అది పోవలెనన్నచో ఆ వస్తువును గూర్చిన తన ప్రత్యక్ష భ్రమే కావలెను కదా. కనుచీకటిలో పడియున్న రజ్జువును జూచి సర్పమనుకుని తండ్రి భయపడుచున్నప్పుడు కుమారుడు అక్కడనున్న రజువునే చూచుచున్నను. తండ్రికగూడా ఆ రజ్జు సాక్షాత్కారము కలుగు వరకు అతని భయకంపాదులను తొలగింపజాలడు. అట్లే తనచే అనుభవింపబడుచున్న బంధమును తానే తొలగించుకొనవలెను కాని మరి ఎవ్వరునూ తొలగింపజాలరు. ఈ విషయమును బాగుగా గ్రహించి అననభి ప్రయత్నింతురుగాక జనులు తమ బంధ విముక్తికే సీప్రాయముతో ఆచార్యులు ఈ విషయమునే అనేక దృష్టాంతములతో మనమనస్సులో దృఢముగా నాటుకొనున్నట్లు చెప్పుచున్నారు. మస్తకన్యస్త భారాదేహ దుఃఖమన్యాగ్ని వార్యతే క్షుధాధికృత దుఃఖంతు వినాశ్వేన నకేనచిత్. 54. మస్తకన్యస్త భారాదేహ శిరస్సు పైనున్న భారము మొదలగు దాని వలన కలుగు దుహఖం దుహఖము అన్యేహ ఇతరుల చేత నివార్యతే నివారింపబడును. తుకాని క్షధాధికృత దుహఖం ఆకలి మొదలగు వాటిచే కలుగు దుహఖము స్వేన వినా తాను తప్ప కేనచిత్ ఇవ్వని చేతను నివారించబడదు. స్వప్రయత్న ప్రాధాన్యము 89. భారాదేహ అనుచోట ఆది పదముచే సంకెళ్ళు మొదలగు వాటిచే బంధింపబడిన కరచరణాధికము గ్రహింపబడును. వాటి వలన కలుగు దుహఖము ఆ భారమును క్రిందికి దింపుటచేతగాని సంకెళ్ళు మొదలగు వాటిని విడిపించుటచేగాని అన్యులచే నివారింపబడవచ్చును. ఆకలి మొదలగు వాటిచే కలుగు దుహఖమును మాత్రము తాను తప్ప ఎవ్వరునూ తొలగింపజాలరు. పుత్రాదులెవ్వరైన భుజించినను నీరు త్రాగనను తండ్రి యొక్క ఆకలి దప్పులు తీరుట కనబడుటలేదు కదా. అవ మరియొక దృష్టాంతమును చెప్పుచున్నాడు. పథ్యమోషధ సేవా చక్రియతే ఏన రోగిణ ఆరోగ్య సిద్ధిదృష్టాస్య నాణ్యానుష్ఠిత కర్మణ. 55. ఏన ఏ రోగిణ రోగిచేత పథ్యం పథ్యము ఔషధీ సేవా చ ఔషధ సేవయు క్రియతే చేయబడునో అస్య వీనికే ఆరోగ్య సిద్ధ్యః ఆరోగ్య ప్రాప్తి దృష్ట చూడబడుచున్నది. అన్యానుష్ఠిత కర్మణ ఇతరులచే చేయబడిన కర్మచే నౌకాదు. ద పథ్యమును ఔషధ సేవను ఏ రోగి చేయునో అతనికి ఆరోగ్య సిద్ధి కనబడుచున్నది. పథ్యాదులను ఒకరు చేసినచో మరొకరి రోగము శాంతించుట కానరాదని యర్థము. పథ్యము ఔషధ సేవ అను రెండింటినీ చెప్పుటచే దృఢతరమగు సాధన చతుష్టయ సంపత్తియు వేదాంత శ్రవణమును జ్ఞానమునకు హేతువు అని సూచింపబడినది. వస్తుస్వరూపం స్ఫుటబోధక్షుష స్వేనేవ వేద్యం నతు పండితేన. చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమనేరవగమ్యతే కీం. 56. శ్రీ వివేక చూడామణి, స్ఫుటదో ధచక్షుషాత్ నిర్మలమగు జ్ఞానమనేడు నేత్రములో వస్తు స్వరూపం ఆత్మన్వరూపము స్వేనేవా తన చేతనే వేద్యం తెలిసి కొనదగనది. తుకాని పండితేన తనకంటే అన్యుడగు పండితుని చేత. నకాదు చంద్రస్వరూపం చంద్రుని యొక్క స్వరూపము నిజ చక్షుషైవ తన యొక్క నేత్రము చేతనే జాతవ్యం తెలియదగనది. అనేహ ఇతరుల చేత నేత్రములు లేనివారి చేత అవగమ్యతే కిం తెలియబడునా ఏమీ? స్ఫుట నిర్మలమైన సంశయాదుల కంటే భిన్నమైన ఏ బోధ శ్రవణ మనన నిధి ధ్యాసనముల వలన కలిగిన సాక్షాత్కారము గలదో దానిచేత వస్తుస్వరూపం ఆత్మరూపమగు వస్తువు యొక్క యాథార్థ్యము అనగా పరమాత్మాభిన్నత్వము తనచేతనే వేద్యం విషయముగా చేసుకొనదగనది. అంతియే కాని తనకంటే భిన్నుడగు ఏ పండితుని చేతను తెలియదగనది కాదు. సుఖవామదేవాదులు పరబ్రహ్మ సాక్షాత్కారమును పొంది ముక్తులైనారు. దానిచే ఇతరులకేమివచ్చునది అనే భావము అందులకు తగిన దృష్టాంతమునిచ్చుచున్నాడు. తాపమును నివారించి తాపమును నివారించి ఆహ్లాదమును కలిగించడు చంద్రుని స్వరూపమును తన నేత్రముతోడనే తెలుసుకొనవలెను గాని చక్రుర్విహీనులగు ఇతరులచే గ్రహింపబడునా? లేదా నేత్రములు కలవారెనను తనకంటే భిన్నులైన వారిచే తెలుసుకొనబడినను ఆ చంద్రస్వరూపము ఈతని తాపమును తొలగించునా? ఇతనిని ఆహ్లాదింపచేయునా? అట్లే అని అర్థము అవ. లోక ప్రసిద్ధమగు పాశాది బంధమును పైవాడెవ్వడైనను విడిపించుటకు సమర్థుడు కావచ్చును. అంతేకాని అనాది సిద్ధమగు బంధమును కాదు అని చెప్పుచున్నాడు. అవిద్యాకామకర్మాది పాశబద్ధం విమోచితుం ఇయః శత్నీయాద్వినాత్మానం తల్పకోటిశతైరపి. 57 స్వప్రయత్న ప్రాధాన్యము 91 అవిద్యాకామకరాది పాశబద్ధం. అవిద్యా కామము కర్మ మొదలగు పాశముల యొక్క బంధమును విమోచితుం విడిపించుటకు ఆత్మానం వినా తాను తప్ప కహయవడు. కల్పకోటిశతైరపి వందల కొలది కోట్ల కల్పముల చితనైనను శక్నియాత్ సమర్థుడగును. డాలర్ అవిద్యాదులలో పూర్వపూర్వము ఉత్తరోత్తరమునకు హేతువు స్వస్వరూపము తెలియకపోవుటచే అవిద్యచే బాహ్యవస్తువులపై కామమేర్పడును. దానివలన ప్రవృత్తి ఏర్పడును. సాక్షాత్కారమును పొందినవారు ఏమీ కోరరు కదా. శ్రూ కృతాత్మనస్త్విహైవ సర్వే ప్రవలియంతి కామ రస్కోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆత్మజానము పొందినవాని కామముల్లన్నీ ఇక్కడనే అణగిపోవుచున్నవి. ఆత్మను చూచిన పిమ్మట విషయతృష్ణ కూడా నశించును అని శృతి స్మృత్యాధికము చెప్పుచున్నది. కామము లేనిచో కర్మ ఎక్కడిది? యద్యద్ధి కురుతే జంతుః తత్తత్కామస్య చేష్టితం. ప్రాణి ఏ పని చేసినను అది అంతయు కామచేష్టయే అని స్మృతి వాక్యము. కావున అజ్ఞానము ఆశ ధర్మాధర్మములు అనెడు పాశములచే నేర్పడిన బంధమును అనాత్మాధ్యాసమును విమోచితుం ఆత్మసాక్షాత్కారము లేకుండగనే విడచుటకు కల్పకోటి శతైరపి కల్పము యొక్క కోటులు వాటి యొక్క శతముల చేత కూడా తాను తప్ప మరెవ్వరూ సమర్థులు అని అర్థము. 56 శోకములో చెప్పినట్లు స్వస్వరూపమును తానే సాక్షాత్కరించుకొనవలసి ఉండుటచే సాక్షాత్కారము లేనంతవరకు అజ్ఞానము నివర్తించదుగాన కామకర్మాదులు గూడా నివర్తింపవని భావము. కర్మాది అననప్పుడు ఆది పదముచే జన్మ జరా మరణ సుఖ దుఃఖాదులను గ్రహింపవలెను అవ. శ్రూ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యః పనా విద్యత్కేనాయ. ఆత్మను తెలుసుకొనిన తరువాత మాత్రమే. శ్రీవివేకచూడామణి 92 మృత్యువును తరించును మోక్షమునకు మరియొక మార్గము లేదు. శ్రూ జ్ఞానదేవతు కైవల్యం జ్ఞానము వలన మాత్రమే మోక్షము కలుగును ఇత్యాది శృతులననుసరించి గురుశిష్య సంవాదరూపమ్మగు ఈ గ్రంథమునందు పఠంతు శాస్త్రాణి ఇత్యాది శ్లోకమునందు ఆరు చెప్పిన విధమున బ్రహ్మాత్మైకత్వ జ్ఞాన వ్యతిరిక్తమైన దానికి మోక్ష హేతుత్వమును నిషేధించుచున్నాడు. వ్యతిరిక్తమైనది మోక్ష హేతువు కాజాలదని చెప్పుచున్నాడు.